సిరిమల్లె పూవల్లె నవ్వు, సిరిమల్లె పూవల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నాను నాను. సిరిమల్లె పూవల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు. సగమా గమపా నిమితమ గమ గమపా, చిరుగాలి తరగల్లే మెల్ల మెల్లగా, చెలయేటి నురగల్లే చెల్ల చెల్లగా, చిరుగాలి తరగల్లే మెల్ల మెల్లగా, చెల్లయేటి నురగల్లే తెల్ల తెల్లగా, చిన్ననాటి కలలల్లే తీయ తీయగా, ఎన్నెన్నో రాగాలు రవడించగా రవడించగా. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు. నేను పయనించగా, నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా, ఆ వెలుగులో నేను పయనించగా. సిరిమల్లె పూవల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నాను నాను. సిరిమల్లె పూవల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు.